धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामुकाः पाण्डवाश्चैव किं मकुर्वत सञ्जया किं मकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यम् उपसङ्गम्य राजा वचनम् अब्रवीत् पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमु व्यूढाम् द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि दुर्योधनो विराटश्च द्रुपदश्च महारथः दुर्योधनो विराटश्च द्रुपदश्च महारथः अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च द्रुपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मे अच्युत यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामान् अवस्थिता कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे సంజయ ఉవాచ తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితృన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. అర్జున ఉవాచ. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సు సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం శ్రమసతే హస్తాత్ త్వక్చైవ పరితహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. శరం చాపం శోక సంవిఘ్నమానసః శోక సం విఘ్నమానసః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదనః. శ్రీభగవాన్ ఉవాచ అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వేద అవినాశినం నిత్యం య ఏనం అజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గ్రహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నయనం చిందంతి శైరాణి శస్త్రాణి నయనం దహతి పావక నయనం దహతి పావక. న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुता। जातस्य हि ध्रुवो मृत्युः, जातस्य हि ध्रुवो मृत्युः, ध्रुवं जन्म मृतस्य च, ध्रुवं जन्म मृतस्य च, तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुम् अर्हसि, न त्वं शोचितुम् अर्हसि। कर्मण्येव अधिकारस्ते मा फलेषु कदाचन, कर्मण्येव अधिकारस्ते मा फलेषु कदाचन, मा कर्म फल हेतुर्वु मा ते संगोस्त्व कर्मणि, मा ते संगोस्त्व कर्मणि, मा ते संगोस्त्व धनं जय सिद्ध सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते समत्वं योग उच्यते Yeah. संगस्तेषूपजायते संगा संजायते कामः कामक्रोधोभिजायते कामक्रोधोभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणाम् हि चरता यन्मनोनु विधीयते तदस्य हरति प्रज्ञा वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता